ore ore ore para para chore chore chore. రైకెళ్ళని పిల్లరో, దాన్ని చూస్తే అమ్మ గుండె చల్లురో. మొత్తం ఇలా హత్తుకుంటే మత్తుల జొర్రే. రైకెళ్ళని పిల్లరో, దాన్ని చూస్తే అమ్మ గుండె చల్లురో. హత్తే లేని పిల్లడే, తసాదియ వస్తే కొంటె గిల్లుడే. ఓరే ఓరే ఓరే పర పర చోరే చోరే.